రక్తం పుస్తకం 16వ భాగం. ఉదాహరణకి శరీరంలో చాలా ముఖ్యమైన హార్మోన్ అయిన ఇన్సులిన్ని తీసుకుందాం. కణాలలో గ్లూకోజ్ ఎలా వినియోగించబడుతుందో ఈ హార్మోన్ శాసిస్తుంది. ఈ విధంగా ప్లాస్మాలో గ్లూకోజ్ సాంద్రత నిర్దిష్ట స్థాయిలో ఉండేలా ఇన్సులిన్ నియంత్రిస్తుంది. ఇన్సులిన్ సక్రమంగా ఉత్పత్తి కాకపోతే డయాబెటీస్ అనే దారుణమైన వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధిలో ప్లాస్మాలో గ్లూకోజ్ స్థాయి విపరీతంగా ఎక్కువ అవుతుంది. సంపూర్ణ వైద్య పరీక్షలో భాగంగా రక్త పరీక్ష కూడా తప్పకుండా ఉంటుంది. రక్తంలో ఉండాల్సిన పదార్థాలు ఉండవలసిన మోతాదుల్లో ఉన్నాయా లేదా, వివిధ రూపం గల అంశాలు ఉండాల్సిన సంఖ్యలో ఉన్నాయా లేదా వంటివన్నీ పరీక్షిస్తారు. గ్లూకోజ్ మరీ ఎక్కువగా ఉందంటే డయాబెటీస్ ఉందని అర్థం. కొలెస్ట్రాల్ అనే కొవ్వు పదార్థం మరీ ఎక్కువైతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్లాస్మాలో కరిగిన పదార్థాలలో సగం పైగా ప్రోటీన్లే ఉంటాయి. వీటిలో ఒకటి ఫైబ్రినోజెన్. ఇది ప్లాస్మాలోనే ఉండేలా చేయటానికి, అది ఫైబ్రిన్గా మారకుండా ఉండేలా అరికట్టగలిగే ఒక రసాయనాన్ని కలపాలి, లేదా దానిని ఫైబ్రిన్గా మారనిచ్చి అప్పుడు ఫైబ్రిన్ని తొలగించేయవచ్చు. ఫైబ్రినోజెన్ లేని ప్లాస్మానే సీరం అంటారు. ఇక తక్కిన ప్రోటీన్లు ఎన్నో రకాలుగా వస్తాయి. అదృష్టవశాత్తు ఆర్నే విల్హెల్మ్ టిసేలియస్ అనే స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఒకే విధమైన ప్రోటీన్లను వేరు చేయగల ఎలక్ట్రోఫోరిసిస్ అనే ఒక విధానాన్ని 1937లో రూపొందించాడు. 1948లో ఇతడికి నోబెల్ బహుమతి లభించింది. ఈ ప్రోటీన్లు అల్యూమిన్లు గ్లాబ్లిన్లు అని రెండు జాతులకు చెందినవై ఉంటాయి. రెండవ జాతి ప్రోటీన్లని ఇంకా ఆల్ఫా గ్లాబ్లిన్లు గాను బీటా గ్లాబ్లిన్లు గాను గామా గ్లాబ్లిన్లు గాను వర్గీకరిస్తారు. ఈ ఆల్ఫా బీటా గామాలు మొట్టమొదటి 3 గ్రీకు అక్షరాలు. ఈ ప్రోటీన్లలో కొన్ని శరీరానికి చాలా చిన్న చిన్న మోతాదుల్లో అవసరమైన పదార్థాలతో కలుస్తాయి. ఉదాహరణకి కొన్ని రకాల కొవ్వు పదార్థాలు, ఇనుము పరమాణువులు, రాగి పరమాణువులు మొదలైనవి. ఈ పదార్థాలని శరీరంలో వివిధ ప్రాంతాలకి ప్రోటీన్లు మోసుకుపోతాయి. గామా గ్లాబ్లిన్లకి శరీరంలోకి ప్రవేశించే పరాయి అణువులతో, అంటే ఉదాహరణకి వైరస్లతో, బ్యాక్టీరియాలు పుట్టించే విష పదార్థాలతో లేదా ఇతర హానికరమైన పదార్థాలతో కలిసే సామర్థ్యం ఉంటుంది. వాటితో కలిసి గామా గ్లాబ్లిన్లు వాటిని తటస్థీకరిస్తాయి. ఈ విధంగా పనిచేసే గామా గ్లాబ్లిన్లని యాంటీబాడీలు అంటారు. బాగా పనికొచ్చే యాంటీబాడీల సరఫరా సమృద్ధిగా ఉండేట్లు శరీరం చేసుకుంటుంది. ఉదాహరణకి మీకు ఆటలమ్మ కానీ, పొంగు కానీ, గవదబిడ్డలు కానీ వచ్చినప్పుడు ఆయా వ్యాధులకు చెందిన క్రిములతో పోరాడి నాశనం చేయడానికి అవసరమైన యాంటీబాడీలని శరీరం ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి పుట్టిన యాంటీబాడీలు దీర్ఘకాలం ఉంటాయి. అందువల్ల మరోసారి ఆ వ్యాధి సోకదు. అంటే మనలో ఆ వ్యాధి పట్ల రోగనిరోధకత ఏర్పడిందన్నమాట. ఆ విధంగా గామా గ్లాబ్లిన్లు మనను రోగాల నుండి కాపాడే రోగనిరోధక వ్యవస్థలో ఒక ముఖ్య పాత్ర ధరిస్తాయి. మరి రక్తం మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే, రక్తమే జీవం అని భావించిన ప్రాచీనులని మనం తప్పుపట్టలేం. ఒక విధంగా అది ఇంచుమించు నిజమనే అనుకోవాలి. ఇంతటితో రక్తం అనే ఈ పుస్తకం సమాప్తం.